అథ పంచదశోధ్యాయ ధ్రువక్షేత్రువయ్రువాసిమాసీదసాధుయా ముఖ్య కేతుం ప్రథమం జోషాణాశ్వినా అధ్వర్యోషా ఆదయతామిహత్వా కులాయినీ ఘృతవాతీ పురం దిశ్యోనేసీదసదానే పృథివ్యా అభిత్వా ఆరుద్రావసావో గృణంతి మా బ్రహ్మాపీపి సౌభాగాస్మినాభ్యూగా ఆదయతా బృహత్వా స్వయద్దక్షేయద్దక్షాపి తేహసీదేవానాగ్రశూన్యే బృహతేరణాయ ఇతే వైది సూన వాసువా అస్వాషా తన్వాసం వేషస్వాస్మినా అధ్వర్యోషా ఆదయతమిహత్వా పృథివ్యా పురేషమస్యప్సో నామతాన్ స్వామిస్మే అభిగృణంతు దేవా సోమా పృష్టాఘతవీహసీద ప్రజాద్రహిణాజస్వాస్మినా అధ్వర్యూసా ఆదయతా విహత్వా అదిత్యాస్వా పిష్ఠేతా ఆదయాన్యంతరిక్షస్య ధత్రేయం విష్టం భారీయం దిశామధీపత్నీయం భువనామాం ఓర్మ్యద్రప్సో అపామాసి విశ్వకర్మా ప్రదిశీరస్మినా అధ్వర్యూసా ఆదయతామిహత్వా శుక్రశ్చ శుచిష్టగ్రేష్మా ఆదుతు అగ్నేరంతస్వేషోసి కల్పేతాం జావా పృథివీ కల్పం తామాపోషధయ కల్పం తామగ్నయ కృతం మమగ్రేష్టాయసౌరతా యే అగ్నయః సమానసోంతనాద్యావా పృథివీ ఇమే గ్రీష్మా ఋతు అభికల్పమానా ఇంద్రమివ దేవా అభిసంవీసంతతయా దేవతయాంగిరస్తద్ధృవేశీదతం సజోర్ఋతుభిః సజోర్విధాభిః సజోర్దేవైర్వాయోనాభీః అగ్నయే స్వానరాజాస్మినా అధ్వర్యోసా ఆదయతామిహత్వా సజోర్ఋతుభిః సజోర్విదాభిః సజోర్వసుభిః సజోర్దేవైర్వాయోనాభీః అగ్నయే స్వానరాజాస్మినా అధ్వర్యోసా ఆదయతామిహత్వా సజోర్ఋతుభిః సజోర్విదాభిః సజోరుద్రేయః సజోర్దేవైర్వాయోనాభీః అగ్నయే హత్వావైస్తానరాజాస్మినా అధ్వర్యోసా ఆదయతామిహత్వా సజోర్ఋతుభిః సజోర్విదాభిః సజోరాదిత్యేయః సజోర్దేవైర్వాయోనాభీః అగ్నయే హత్వావీస్వానరాజాస్మినా అధ్వర్యోసా ఆదయతామిహత్వా సజోర్ఋతుభిః సజోర్విభాభిః సజోర్విశ్వైర్దేవైః సజోర్దేవైర్వాయోనాభీః అగ్నయే హత్వావీస్వానరాజాస్మినా అధ్వర్యోసా ఆదయతామిహత్వా ప్రాణం మే బాహ్య పానం మే బాహిం జ్ఞానం మే పాహి చక్షుర్వ్యా విభాహి శ్రోత్రం మే శ్లోకయా అపఃపింబౌషధీయజిన్వద్విపాదవచతుష్పాహి దివో వృష్టిమేరాజా మూర్ధవయ ప్రజాపతిఛంద క్షత్రం వయోమయం దంఛందాః విష్టంభోవయోధీపతిశ్చందో విశ్వకర్మావయ పరమేష్ఠీఛందా వస్తోవయో విబలం ఛందో విష్ణిర్వయో విశాలం ఛందా పురుషో వయస్కందం ఛందో వ్యాఘ్రో వయో నాదృష్టం ఛందా శిగ్రేహో వయస్థతి ఛంద పష్టవాగ్వయో బృహతీఛందా ఉక్షావయ కపుఛంద ఋషభో వయస్తతో బృహతీఛందా అనడ్వాన్వయ పంక్తిఛందో ధేనుర్వయో జగతీఛందా రవిర్వయ దృష్టఛందోదిత్యవాగ్వయోభిదాఛందా పంచావిర్వయో గాయత్రీఛందస్త్రివత్సో వయ ఉష్ణిఛందా సూర్యవాగ్వయో నిష్టఛందో లోకం ప్రేణత అస్యేంద్రం విశ్వాహ ఇంద్రాగ్ని అవ్యతమానామిష్టతాంద్రిగ్ఞహరంయుగం పృష్టేరద్యా పృథివీ అంతరిక్షం చ విబాధసే విశ్వకర్మాత్వాధారయత్వంతరిక్షస్య పృష్టే యజస్వతీం బృహస్పతీం అంతరిక్షయ్యంతరిక్షం దృగ్ఞహాంతరిక్షం మాహిగ్ఞసీః విశ్వస్మై ప్రాణాయ ఆపానాయో జానాయో దానాయ ప్రతిష్టాయై చరిత్రాయ వాయుష్వాభిపాతు బహ్యాస్తస్యాచ్ఛద్దిశాసంతమే నతయా దేవతయాంగిరస్తద్ధృవాపీదా రాజ్ఞిప్రాజీదిగ్విరాళసి దక్షిణాదిక్ సమ్రాళసి ప్రదేశీదిక్ స్వరాళస్తుదీమద్యసి బృహదీదిక్ విశ్వకర్మాత్మాదయత్వంతరిక్షస్య పృష్ఠే జ్యోతిష్మదీం విశ్వస్మై ప్రాణాయ ఆపానాయ జానాయ విశ్వం జ్యోతిర్యచ్ఛా వాయుష్ేధీపతిస్తయా దేవతయాంగిరస్మద్ధ్రువాసీదా నభస్య నభస్యస్య వార్షీకారుతు అగ్నేరంతస్వేషోసి కల్పే తాం ద్యావా పృథివీ కల్పం తామాపవోషధయ కల్పం తామగ్నయ ప్రసంగమధ్యేఖ్యాయసౌరదా యే అగ్నయ సమానసోంతరాద్యావా పృథివీ ఇమే వార్షీకాదుతో అభికల్పమానాయింద్రామివ దేవాభిసంవేశంతతయా దేవతయాంగిరస్వద్ధృవేశీ గతం విశస్తోజ్జశ్చ శారదాదుతో అగ్నేరంతస్వేషోసి కల్పే తాం ద్యావా పృథివీ కల్పం తామాపవోషధయ కల్పం తామగ్నయ ప్రథమ్మమజ్జేష్ఠ్యాయసౌరతాః యే అగ్నయ సమానసోంతరా ద్యావా పృథివీ ఇమే శారదాదుతో అభికల్పమానాయింద్రామివ దేవాభిసంవేశంతుతయా దేవతయాంగిరస్తద్ధృవేశీ దతం ఆయం మే పాహి ప్రాణం మే పాహ్యపానం మే పాహిం జ్ఞానం మే పాహి చక్షురం మే పాహి శ్రోత్రం మే పాహి వాచం మే పింబమనో మే జిన్వాత్మానం మే పాహి ద్యోతిర్ మే యచ్ఛా మాచ్ఛంద ప్రమాచ్ఛంద ప్రతిమాచ్ఛందో అశ్వేవయఛందా పంక్తిఛంద ఉష్ణిఛందా బృహతీఛందో నృష్టఛందో విరాఛందో గాయత్రీఛందా దృష్టఛందో జగతీఛందా పృథివీఛందోంతరిక్షఛందో ద్యౌఛందస్తమాఛందా నక్షత్రాదిఛందో వాక్ఛందాః మనఃఛందకృషిఛందో హిరణ్యఛందో గౌఃఛందాః అజాఛందో స్వఛందాః అగ్నిర్దేవతా వాతో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వతావో దేవతా రుద్రా దేవతా ఆదిత్యా దేవతా మరుతో దేవతా విశ్వే దేవా దేవతా బృహస్పతి దేవతా ఇంద్రో దేవతా వరుణో దేవతా మూర్ధాశిలాభ్రువాసి భరుణా భత్యాసి ధరణి ఆయుషే త్వవత్యాసే త్వాకృష్యే త్వాక్షేమాయ త్వాయంత్రీరాజ్యంత్యాసి యమానీర్భ్రువాసి ధరిత్రీ ఇషే త్వోర్జే త్వారయ్యే త్వాపోషాయ త్వా లోకం ప్రేణత అస్యేంద్రం విశ్వాహ ఆసుస్త్రివద్భాంత పంచదశో వ్యో మా సప్తదశో ధర్మాయేక విఘ్నేశ తవో నవదశో భీమత్త విఘ్నేశో వచ్చో ద్వా విఘ్నేశ సంభరణత్రయో విఘ్నేశో యోనిశ్చతుర్విఘ్నేశ గర్భా పంచ విఘ్నేశోజస్త్రినవక్రతోరేకత్రిఘ్నేశ ప్రతిష్టాత్రయత్రిఘ్నేశో బ్రధ్నస్య విష్టవం చతుస్త్రిఘ్నేశ నాకష్టత్రిఘ్నేశో విభక్తోష్టాచత్తారిఘ్నేశో భద్రం చతుష్టోమః అగ్నేర్భాగోసి దీక్షాయాధీవత్యం బ్రహ్మకృతం త్రివృస్తోమాః ఇంద్రస్య భాగోసి విష్ణోరాధీవత్యం క్షత్రజ్ఞస్మృతం పంచదశ స్తోమాః ఋతక్షసాం భాగోసి ధాతురాధీపత్యం జనిత్రజ్ఞస్మృతజ్ఞ సప్తదశ స్తోమాః మిత్రస్య భాగో శివరుణస్యాధిపత్యం దివో వృష్టిర్వాతస్మృతేక విఘ్నేశస్తోమాః పశూనాం భాగో శివరుద్రానామాధిపత్యం చతుష్పాస్మృతం చతుర్విఘ్నేశస్తోమాః ఆదిత్యానాం భాగోసి మరుతామాధిపత్యం గర్భాస్మృతా పంచ విఘ్నేశస్తోమాః అరీతేర్భాగోసి పూర్ణమాధిపత్యమోజస్మృతం త్రేణవస్తోమాః దేవస్య సవికృద్భాగోసి బృహస్పతేరాధిపత్యగ్నిసృతాశ్చతుష్టోమస్తోమాః యమానాం భాగోశ్చయమానామాధిపత్యం ప్రజాస్మృతాశ్చతుశ్చత్వారిగ్నిసత్వమాః త్రిభూణాం భాగోసి విశ్వేషాం దేవానామాధిపత్యం భూతగ్గస్వతంత్రాయస్తిగ్నేశస్తోమాః సహశ్చవహశ్చైమంతికా ఋతు అగ్నేరం తస్దేశోసి కల్పంతే తాం యావా పృథివీ కల్పం తామాపవోషధయ కల్పం తామగ్నయ పృథం మమజ్జేష్ట్యాయ సంవేతాః యే అగ్నయ సమానసోంతరా యావా పృథివీ ఇమే హైమంతికా ఋతో అభికల్పమానా ఇంద్రమివ దేవాభి సంవీసంతుతయా దేవతయాంగిరస్వద్ధ్రువేశీదతం ఏకజాస్తువత ప్రజాధీయంత ప్రజాపతిరధీపతిరాసీయత్తిసృభిరస్తువత బ్రహ్మా సృజ్యత బ్రహ్మ నస్పతిరధీపతిరాసీద్ పంచభీరస్వత భూత్యసృజ్యంత భూతీపతిరాసీత్ సప్తభీరస్వత సప్తహృదయో సృజ్యంత ధాతాధిపతిరాసీత్ నవభీరస్వత పితరో సృజ్యంతాధిపత్యాసీకాదశభీరస్వత ఋతవో సృజ్యంతవాధిపతయ ఆసన్ త్రయోదశభీరస్వతమాసా అసృజ్యంత సంవత్సరోధీపతిరాసీయత్ పంచదశభీరస్వత క్షత్రమసృజ్యతేంద్రోధీపతిరాసీత్ సప్తదశభీరస్వతగ్రామ్యాసవో సృజ్యంత బృహస్పతిరధీపతిరాసీయన్నవదశభీరస్వత సూమగ్రామ్యాసృజ్యేవామహోరాధీపత్ని ఆస్తా ఏక విగ్రహసత్యాస్తువతైకసభాస్వతవో సృజ్యంత వరుణోధీపతిరాసీత్రయో విగ్రహసత్యాస్తువరక్షుద్రాస్వతవో సృజ్యంత పూషాధిపతిరాసీత్ పంచ విగ్రహసత్యాస్తువతారణ్యాస్వతవో సృజ్యంత వాయురధీపతిరాసీత్ సప్త విగ్రహసత్యాస్తువత్యా పృథివీం దేవీతాంబతవో రుద్రా ఆదిత్యా నంద్యా జగ్రస్తేవాధిపతయ ఆసన్ విగ్రహసత్యాస్తువతవనస్వరయో సృజ్యంత సోమోధీపతిరాసీరేకత్రిగ్రహసతాస్తువత ప్రజా సృజ్యంత యవాశ్చాయ వాశ్చాధిపతయ ఆసన్ త్రయస్త్రిగ్రహసతాస్తువత భూతాన్యసామ్యం ప్రజాపాతి పరమేష్యధీపతిరాసీత్ లోకం ప్రేణతా అస్యేంద్రం విశ్వాహా పంచదశోధ్యాయః. అథ షోడశోధ్యాయః. అగ్నే జాతాన్ ప్రణోదానస్తపత్మాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వా అధీనో బ్రూహి సుమనా అహే మధ్యస్తవ శ్యామ సన్మగ్గస్త్రివరూత ఉద్భవ సహసా జాతాన్ ప్రణోదానస్తపత్మాన్ ప్రత్యజాతాన్ ముదజాతవేదః అధీనోద్రోహిమనస్యమానో వయగ్రస్యామ ప్రణోదానస్తపత్నాన్ రోదసీయస్తోమవోజోద్రవీణం చతుశ్చత్తారిగ్ఞస్తోమవత్సోద్రవీణం అగ్నే పురీషమస్యప్సో నామతాన్ తా విశ్వే అభిగృహణంతు దేవాః సోమపృష్టాఘతవీహసీద ప్రజావదస్మేద్రవినాయజస్వాందో పరివచ్ఛంద సంభూచ్ఛంద పరిభూచ్ఛందా ఆచ్ఛందో మనశ్చందో వ్యతఛందా సింధుశ్చందముద్రశ్చంద శరీరం ఛందా కపుక్షందస్త్రికపుక్షంద కావ్యం ఛందో అంకుపంఛందా అక్షరపంక్తిఛంద పదపంక్తిఛందో విస్తారపంక్తిఛంద క్షురోభ్రజఛందా ఆచ్ఛంద ప్రచ్ఛంద స్వయచ్ఛందో వియచ్ఛందా మృగచ్ఛందో రథం తరం ఛందో నికాయచ్ఛందో విభగచ్ఛందా ఇగచ్ఛందో వ్రజచ్ఛంద స్వగ్రస్తుందో నృప్తుందా ఏవచ్ఛందో వరేవచ్ఛందో వయచ్ఛందో వయస్కృచ్ఛందా విష్పద్భాచ్ఛందో విశాలం ఛందశ్చరిచ్ఛందో దూరోహణం ఛందా చంద్రం ఛందో అంకాంకం ఛందా తస్మినా సత్యాయ సత్యం జిన్వప్రేతీనాధర్మాణాధర్మం జిన్వా అన్విత్యాదివాదివం జిన్వసంధినాంతరిక్షేణాంతరిక్షం జిన్వా ప్రతిదినా పృథివ్యా పృథివీం జిన్వవిష్టంభేన వృష్ట్యా వృష్టిం జిన్వా ప్రవయాన్నాహజిన్వా నుయారాత్రీంజిన్వా ఉదిజావసుభ్రవసోంజిన్వ ప్రకేచేనాదిత్యేభ్య ఆదిత్యాంజిన్వా సంతో నారాయస్పోషేణ రాజస్పోషం జిన్వసర్గసర్పేణ శ్రుతాయ శ్రుతం జిన్వా ఐదేనౌషధీభిరోషధీయజిన్వోత్తమేన తనోభిస్తనోజిన్వా వయోధసాధీతేనాధీతంజిన్వాభిజితా తేజసా తేజోజిన్వా ప్రతిపదసి ప్రతిపదేహత్వానుపదస్య నుపదేహత్వా సంపదసి సంపదేహత్వా తేజోసి తేజసేత్వా ప్రవృదసి ప్రవృతేమత్వా ప్రవృదసి ప్రవృతేమత్వా వివృదసి వివృతేమత్వా సవృదసి సవృతేమత్వా ఆక్రమోహస్యాక్రమాయత్వా సంక్రమోసి సంక్రమాయత్వా ఉత్క్రమోహస్యుత్క్రమాయత్వోత్క్రాంతిరస్యుత్క్రాంతియత్వా అధిపతినోర్జోర్జన్ జిన్వవేషశ్రీక్షత్రాయ క్షత్రం జిన్వా కాజ్ఞాజిప్రాచీజిగ్వసవస్తే దేవా అధిపతయః అగ్నిర్హేతీనాం ప్రతిధత్తాత్ త్రివృత్వా స్తోమ పృథివ్యాగ్రస్రాజత్వాజ్య ముఖమవ్యదాయేస్తభ్నాతు రథంతరగ్నతామప్రతిష్ఠిత్యాంతరిక్షేషాయస్తా ప్రథమజా దేవేషు దివో మాత్రయావహిమ్నా ప్రథంతు విధత్తాచార్యమధీపతిష్యతేత్వా సర్వే నాకస్య పృష్ఠే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు విరాళసి దక్షిణాదిరుద్రాస్తే దేవా అధిపతయః ఇంద్రో హేతీనాం ప్రతిధత్తా పంచదశస్వాస్తోమపృథివ్యాగ్రస్రాయ ప్రభోగముక్తమవ్యథాయేస్తభ్రాతు బృహత్సామప్రతిష్ఠిత్యా అంతరిక్షే విషాయత్వా ప్రథమజా దేవేషు దివో మాత్రయావరిమ్నా ప్రాథంతు విధర్తాచాయమధీపతిష్యతే త్వా సర్వే సంవిధానానాకస్య పృష్ఠే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు సంగ్రాళసి ప్రతిచీతికా ఆదిత్యాస్తే దేవా అధిపతయః వరుణో హేతీనాం ప్రతిధత్తా సప్తదశస్తాస్తోమపృథివ్యాగ్రస్రాయతు మరుత్తదీయ ముక్తమవ్యతాయేస్తభ్రాతు వైరూపగ్రేతామప్రతిష్ఠిత్యాంతరిక్షే విషాయత్వా ప్రథమజ దేవేషు దివో మాత్రయావరిమ్నా ప్రాథంతు విధత్తాచాయమధీపతిష్యతే త్వా సర్వే సంవిధానానాకస్య పృష్ఠే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు స్వరాళస్తుతీ చీతిం మరుతస్తే దేవా అధిపతయః సోమో హేతీనాం ప్రతిధత్తా ఏకవిజ్ఞస్వాస్తోమపృథివ్యాగ్రస్రాయతు నిష్కే వల్యముక్తమవ్యథాయేస్తభ్నాతు వైరాజజ్ఞసామప్రతిష్ఠిత్యాంతరిక్షే విషాయస్వా ప్రథమజా దేవేషు దివో మాత్రయావహిమ్నా ప్రాథంతు విధత్తాచాయమధీపతిష్యతే త్వా సర్వే సంవిధానానాకస్య పృష్ఠే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు. అధిపత్యతి బృహతి దిగ్విశ్వే తే దేవా అధిపతయః బృహస్పతిర్హే దీనాం ప్రాతిధత్తా తృణవత్రయస్తోమో పృథివ్యాగ్రశ్రాయతాం వైశ్వదేవాగ్నిమారుతే ముక్తే హవ్యసాయి సభ్రీతాం తాత్వరదైవతే సామానీ ప్రతిష్ఠిత్యాంతరిక్షే విషాయస్వా ప్రథమజా దేవేషు దివో మాత్రాయామరిమ్నా ప్రసంతు విధత్తా జాయమధిపతిష్యతే త్వా సర్వే సంవిధానానాకస్య వృత్తే స్వర్గే లోకే యజమానం చ సాధయంతు అయం పురోహరికేశస్తు అర్యరస్మిస్తస్య రథభృత్తస్య రథౌజాశ్చ సేనానీ బ్రాహ్మణ్యౌ పుంజికస్థలా చక్రతుస్థలా చ అప్సరసౌ దంక్ష్ణవః వసవో హేతిః పౌరుషేయో వధః ప్రహేతిః తేభ్యో నమో అస్తు తేనో మృళయంతు తేనో వంతు తేయం జిష్మాయశ్చ నోద్వేష్టితమేషాం జంభే దద్మః అయం దక్షిణా విశ్వకం మాతస్య రథస్వనస్య రథే చిత్రస్య సేనానీ బ్రాహ్మణ్యౌ మేనకా చ సహజన్యా చ అప్సరసౌ యాసుధానా హేతీ రక్షాగ్నిప్రహేతిః తేభ్యో నమో అస్తు తేనో మృళయంతు తేనో వంతు తేయం జిష్మోయశ్చ నోద్వేష్టితమేషాం జంభే దద్మః అయం పశ్చాద్విశ్వవ్యధాస్తస్య రథప్రోతశ్చాతమరథస్య సేనానీ గ్రామణ్యౌ రంలోచంతీతానుం లోచంతీతాప్సరసౌ యాభ్యాహేతిస్తత్వాప్రహేతిః తేభ్యో నమో అస్తు తేనో మృళయంతు తేనో వంతు తేయం జిష్మాయశ్చ నోద్వేష్టితమేకాం జంభే దద్మః అయముత్తరాత్ సయ్యద్వసస్తస్య తాక్షశ్చారిష్టనేమిశ్చ సేనానీ గ్రామణ్యౌ విశ్వాసీ చ ఘృతాసీ తాప్సరసా ఆపో హేతర్వాతప్రహేతిః తేభ్యో నమో అస్తు తేనో మృళయంతు తేనో వంతు తేయం జుష్మాయశ్చ నోద్వేష్టితమేషాం జంభే దద్మః అయముపర్యర్వాగ్వాసుస్తస్య సేనజిశ్చ సుషేణశ్చ సేనానీ గ్రామణ్యౌ ఉర్వశీ చ పూర్వచిత్తిశ్చ ప్రరసా అవస్థూర్జన్ హేతర్విష్యప్రహేతిః తేభ్యో నమో అస్తు తేనో మృళయంతు తేనో వంతు తేయం జిష్మాయశ్చ నోద్వేష్టితమేషాం జంభే దద్మః అగ్న్యన్మోర్ధాదివక్వపుత్పతిః పృథివ్యా అయం అపాగ్నిరేతా అగ్నిసి జిన్వతి అయమగ్నిస్తా హర్షిణో వాజస్య సదినస్పతిః స్వామగ్నే పుష్ట్రారాగ్యసర్వాంథతాధ్నా విశ్వస్య వాఘతాయ్యస్య రజాసస్య నేతాయత్రాయద్భిస్త సే శివాభీ దివి మోర్ధానందే స్పర్శాంజిక్వామగ్నే చకృషే హవ్యవాహం అభోమధ్యగ్నిః సమిధా జనానాం ప్రతిధేనుమీవాయతి ముషాసం జిహ్వాయీవ ప్రమయముజ్జిహానా ప్రభానవస్మిశ్రతేన సమక్ష అవోచామకవయే మేధ్యాయవచో వందారో వృషభాయ వృష్ణే గవిష్ఠిరో నమాసోమాగ్నౌ దివీవ రుక్మమో రుగ్ఞమశ్రేత్ అయమిహ ప్రతమోధా ఆయి ధాతృభిర్హోతా యజిష్ఠో అధ్వరేష్వీడ్యా యమగ్నావానో భృగవో విరుచుర్వణే చిత్రం విభ్వం విశేవీసే జనస్స గోపా ఆజనిష్టజాగ్రే విరగ్నిస్సు దక్షస్సు వితాజనం వ్యాధే ఘృత ప్రాదీకో బృహతాది విస్పృత అద్యుమద్విభాతి భరతేభ్యశుచీ పామగ్నే అంగీరసో గుహా ఆహితమందవిందన్ శిశ్రియానం వనే వనే సజాయతే మధ్యమానస్వహో మహత్వామాహుస్సహస్పుత్రమంగిర సఖాయ స్తంభస్తం చమిషగ్రస్తోమంతాగ్నయే వర్షిష్ఠాయ క్షితీనామోద్యో నేతహస్వతే సర్గే సమిద్యోవసే వృషన్నగ్నే విశ్వా అన్యర్య ఇళస్పదే సమిద్యసే సనో వసూన్యాభారా సోమగ్నే హవిష్మంతో దేవం మత్తా సీలతే మన్యే త్వా జాతమేద సగ్నే సహవ్యావక్ష్యానుషత్ వాంచిత్రస్రవస్తమహవంతే భిక్షుజంతవాః సోజుష్కే సంగురు ప్రియాగ్నే హవ్యాయ వోఢవే ఏనావో అగ్నిర్నమాసోజ్యోనపాతమాభూవే ప్రియంతే తిష్టమరదిగ్గస్వద్భరం విశ్వస్య దూతమమృతం తయోజతే అరుషా విశ్వభోజసా సరుద్రవత్వా ఆహుతః సదుద్రవత్వా ఆహుతస్తదుద్రవత్వా ఆహుతః సుబ్రహ్మా యజ్ఞస్సు సమీవ సూనాం దేవగ్రాధోజనానాం అగ్నేవాజస్య గోమాతయీసానస్సహసోయహో అస్మేధే విజాతవేదో మహిశ్రవాః సీఖానో వసుష్కవిరగ్నిరేణ్యో గిరా దేవదస్మభ్యం కుర్వణీకదీదిః షకోరా ఆజన్ను తత్మనాగ్నేవస్తో ఋతోషసాః సదిగ్మజంభరక్షసో దహ ప్రతి భద్రో నో అగ్నిరాహూతో భద్రారాశిస్సు భగభద్రో అధ్వరః భద్రాహుత ప్రశస్తయః భద్రాహుత ప్రశస్తయో భద్రం మనః కృణష్ వృత్రసూర్యే ఏనా సమత్సు సాసహాః ఏనా సమత్సు సాసహోవస్థిరాతాను హి భూరి సద్ధతాం మనేమా ఆసే అభిష్టీభిః అగ్నిం తం మన్యేయో వసురః సంయయ్యంతి ధేనవాః సమర్వంత ఆసవోస్తం నిత్యా ఆసో వాజిమజిషగ్రస్తో దృఢ ఆభారా సో అగ్నిర్యో వసుర్గృణే సంయమాయంతి ధేనవాః సమర్వంతారఘుద్రువస్తగ్గు జాతూరయ్యషగ్గస్తోత్రభ్య ఆభారా ఉభేదుశ్చంద్రసద్విషో దర్వీ శ్రేణీష ఆసని ఉతో నవుత్వోపూవర్యాభూసవసస్వత ఇషగ్గస్తోత్రభ్య ఆభారా అగ్నేతమద్యా స్వన్నస్తోమయే ప్రసన్న భద్రగ్నిస్పృశం రుద్ధ్యామా తవోహై అధాక్యగ్నే కతో అర్భద్రస్య దక్షస్య సాధో రథీయర్ృతస్య బృహతో బభూత ఏ విన్నా అర్కైర్భవానో అర్వాం సన్నజ్యోతి అగ్నే విశ్వేభిస్సుమనానీకై అగ్నిగ్రేహోతారం మన్యేదాస్తం తం వసుగ్రే సోనుగ్రే సహసో జాతవేదసం విప్రన్న జాతవేదసం యవోర్ధ్వయాస్తద్ధరో దేవో దేవాచ్యా కృపా ధృతస్య విభ్రాష్టిమనువష్టి శోచిషా జుహ్వానస్య సత్పిషాః అగ్నేత్వన్నో అంతమహుతత్రాతా శివో భావావరుధ్యాః వసూరగ్నిర్వసుస్రవా అచ్చానక్షిద్యుమత్తామగ్నేరచిందాః తన్వా శోచిష్ఠదీరివ సుమ్నాయ నూనమీమహే సఖిభ్యః ఏన ఋషాయస్తపసా సత్రమాయన్నిందాన అగ్నిగస్తారాభరంతః తదస్మిన్నహన్నిదధేనాగే అగ్నీయమాహుర్మణవస్తీయన్న బర్హిషన్ తం పత్నీభిరను గచ్చేమ దేవా పుత్రేర్భ్రాతృభిరుత బాహిరణ్యైః నాగం గృహ్ణానాస్తు కృతస్య లోకే తృతీయే పృష్ఠే అధిలోచనే దివః ఆవాచో మధ్యమరుహద్భురన్యురయమగ్నిస్తత్వాచిష్టే గీతానః పృష్ఠే పృథివ్యా నిహీతో విద్యుదస్మదం క్రీణుకాయ్యే ప్రేతన్యవాహ అయమగ్నిర్వీరతమోమయోధాస్తాహస్త్రియోద్యోతామప్రాగిచ్చన్ విభ్రాజమానః శరీరస్య మధ్య ఉపప్రయాహి దివ్యా నిధామ సంప్రత్యవద్భముప సంప్రజాతాగ్నే పథో దేవయానాం గృణధ్వం వనకృణ్వానా పితరా యువానాం వాతా అగ్నిశీయత్వయితంతు మేతం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృహిత్తమిష్టా భూవత్తే సగ్నిశ్రీజేధామయం చ అస్మిన్ సదస్తే అద్భుతరస్మిన్ విశ్వే దేవాయజమానస్య శీలత ఏ నవహసి సహస్రయ్యేనాగ్నే సర్వేదసం తేనేమై యజ్ఞం నో నయస్వేషు గంధవే అయం తేయో నిర్వృత్తియోజతో జాతో సంజానన్నగ్న ఆరోహాధానోమధ్వయాదయిం తపశ్చ తపశ్చశ్చ శిరాజతో అగ్నేరంతస్ద్వేషోసి కల్పే తాం ద్యావా పృథివీ కల్పం తామాపవోషధయ కల్పం తామగ్నయ ప్రథమ్మమద్వేయశ్రాయసుమ్రతోః యే అగ్నయస్తమానసోంతరాద్యావా పృథివీ ఇమే శిరాజు ఆభికల్పమానా ఇంద్రవివ దేవాభిసంవేసంతుతయా దేవతయాంగిరస్తృవేశీరతం పరమేష్ఠీర్వాసాదయతు దివస్పృష్ఠేర్జ్యోతిష్మతి విశ్వస్మై ప్రాణాయ పానాయ జానాయ విశ్వం జ్యోతిర్యచ్ఛా సూర్యస్తేధీపతిస్తయా దేవతయాంగిరస్వద్ధ్రువాసీదా లోకం ప్రణచ్ఛిద్రం ప్రణాథోసీగ్రువాత్వం ఇంద్రాగ్నే స్వా బృహస్పతి రస్మిన్యోనా అశీషరన్ స్వాస్యసూరారోహసోమగ్రశ్రీణి కృష్ణయః జన్మం దేవానాం విశసృష్వా రోచనె దివః ఇంద్రం విశ్వా అవివృధన్ సముద్రం యత సంగిరాః రథీనామగ్నరథీనాం వాజానాగ్నసత్పతిం పతిం ప్రోథదశ్వోదయవసే విష్యం యదా మహత్సంవరణాభ్యర్థాత్ ఆదస్య వాతో అనువాది శోచిరథస్మతే వ్రజానం కృష్ణమస్తి ఆయోష్ట్వా సదనే సాదయామ్యవతస్థాయాగ్రేమముద్రస్య హృదయే తస్మీవ ఈం భాస్వతీమాయాద్యాం భాస్యా పృథివీమోర్వంతరిక్షం పరమేష్ఠేత్వాసాదయతు దివృష్ఠేజస్వతీయం ప్రథస్వతీం దివైయచ్చ దివం దిగ్గ్రహదివం వాహిగ్రహీ విశ్వస్మే ప్రాణాయ అపానాయ జ్ఞానాయో దానాయ ప్రతిష్టాయై చరిత్రాయ సోర్యస్వామివాదుమస్యాశ్వత్యాచ్ఛద్దిసంస్మంతమేనతయా దేవతాయాం గిరస్మద్భ్యురేసీదతం సహస్రస్య ప్రవాసీ సహస్రస్య ప్రతిమాసీ సహస్రస్యోన్మాసీ సాహస్రోసి సహస్రాయ స్వా ఓ